కన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుత్తడి అందములి సుమ సుందరి అందెలలో చిరు మొబ్బల సందడులే శుభ మంగళ వేళలలో శుభ మత్తుల దివెనలే అలివేణి అందుల మిందల అమ్మడి కందులు